అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో ఎగులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది మెల్లా మెల్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో ఎవరు ఖాళీ ఆయనే మరి నువ్వు చెప్పలేదు బాయి అది నా తప్పు కాదు బాయి తెలివి తక్కువగా చీట్ల చేతలో దెబ్బ తింటివోయి బాబు నిప్పరిల్సబోయి అయ్యో చేతిలో డబ్బులు పోయినే అయ్యో ఎవరు ఖాళీ ఆయనే దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది నిలువు తోపిటి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్కళ్ళలో ఖర్చు కడితే ఎమ్మెల్యే దక్కేది మనకు అంతటి లక్కేది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యో ఎవరు ఖాళీ ఆయనే ఇల్లు కుదవదెట్టవచ్చు ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవం ఇవ్వచ్చు చివరకు తోలే కట్టవచ్చు అయ్యో చేతిలో డబ్బులు పోయని అయ్యో చెవులు ఖాళీ ఆయనే ఓ పన్నెల్ల చిన్నెల్ల కన్నయ్యా